అవి చిగురు తినగానే కోవిల పలికేనా. మావి చిగురు తినగానే కోవిల పలికేనా. కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమనునో గాని ఆమణి ఇవని. మావి చిగురు తినగానే కోవిల పలికేనా. కోవిల పలికేనా. వందలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు. వందలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు. ఏమో ఎవరిదో గాని విరి గడసరి. మావి చిగురు తినగానే కోవిల పలికేనా. కోవిల పలికేనా. ఒకరి ఒళ్ళు ఉయ్యాలా వేరొకరి గుండె జంపాలా. ఉయ్యాలా జంపాలా జంపాలా ఉయ్యాలా. ఒకరి ఒళ్ళు ఉయ్యాలా వేరొకరి గుండె జంపాలా. ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో. ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో. పలకరింతలో పులకరిముతలో పులకరిముతలో. ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ. మావి చిగురు తినగానే కోవిల పలికేనా. కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమనునో గాని ఆమణి ఇవని. మావి చిగురు తినగానే కోవిల పలికేనా. కోవిల పలికేనా.